ఇప్పుడు వస్తుంది చూడరా బాయ్, ఆ నడుము చూడు, ఆ బుగ్గలు చూడు, ఆ స్టైల్ చూడరా. పాట పాడు సరసాల నన్ను అప్పించగలరా బావలు. కొయిలా కొయిలా ఈ లైలా బాగుందిరా, కొయిలా కొయిలా ఈ చైలా నచ్చిందిరా. కావాలి. మారి త్రిపుర సుందరి నీకు వేస్తానే పూల పందిరి. సరసాల గుడ్డిలోన పరకాల పిల్ల నువ్వు సరేనంటే చూపిస్తా నూటొక్క జిల్లా.